26 సాధన చతుష్టయం. సంగీత సాధన చేయమాలనుకుంటే రాగాల పేర్లు బట్టి పడితే చాలదు. త్రిస్థానాలను పలికే గొంతును సాధించాలి ముందు. అలాగే ఆత్మవిద్యలో, వేదాంత విద్యలో గూఢ అనుభవం రావాలంటే కొన్ని యోగ్యతలను ముందుగా సంపాదించాలి. శాస్త్ర పరిభాషలో ఈ యోగ్యతను అధికారం అని పిలుస్తారు. ఆ యోగ్యత గలవారు అధికారి. ఆత్మవిద్యలో అడుగు పెట్టటానికి యోగ్యతను కలిగించే అధికారంలో 4 మెట్లున్నాయి. అందుకే దీన్ని సాధన చతుష్టయం అంటారు. చతుష్టయం అంటే 4. 1. నిత్యానిత్య వస్తు వివేకము. 2. ఇహాముత్ర ఫలభోగ విరాగము. 3. సమదమాది షట్క సంపత్తి. 4. ముముక్షుత్వము. అనేవే ఆ 4 మెట్లు. ఒక్కొక్కదాని అర్థం తెలుసుకుందాం. 1. నిత్యానిత్య వస్తు వివేకము. ప్రపంచంలో నిత్య వస్తువేది, అనిత్య వస్తువేది అనే వివేకమే నిత్యానిత్య వస్తు వివేకం. వివేకం అంటే విమర్శ వల్ల వచ్చిన జ్ఞానం. మామూలు లోక వ్యవహారంలో మనం బ్రతికి ఉన్నంతకాలము స్థిరంగా ఉండే వాటిని నిత్య వస్తువుల కింద భావిస్తూ ఉంటాము. కొన్ని వస్తువులు కొంతకాలం పోయినాక నశించిపోతాయని తెలిసినా కూడా అవి ఉన్నంతకాలము వాటిమీద ప్రేమతో వ్యవహరిస్తాం. అవి కావాలని ఆరాటపడతాము. ఉదాహరణకు తలలో పెట్టుకునే పువ్వు సాయంకాలానికి వాడిపోతుందని తెలుసు, అయినా దాన్ని చూచి మోహపడుతూనే ఉంటాం. ఆయసర్ 29. ఒక వస్తువు కొంతకాలం ఉండి తరువాత అంతరించిపోతే అది ఉన్నంతకాలము దాని ఉనికి నిజమైన ఉనికేగదా అని మనం భావిస్తూ ఉంటాము. కనిపించింది కనుక కనిపించిన సమయంలో దాని ఉనికి సత్యమే అని వాదిస్తాం. ఇలా వాదించే మనమే కలలో కనిపించిన నిధి సత్యమైన నిధి అని అంగీకరించం. అది కనిపించినప్పటికీ దాని ఉనికి సత్యమైనది కాదు. అది కనిపిస్తూ ఉండిన సమయంలో కూడా ఆ నిధికి నిజమైన ఉనికి లేదు అని మనం ఖచ్చితంగా చెబుతాము. అంటే మనం ఒక చోట ఒక రకంగా వాదిస్తున్నాం, మరొక చోట మరొక రకంగా వాదిస్తున్నాం. ఇది తప్పు కదా. ఒక వస్తువు కనిపించినంతకాలం అది నిజంగా ఉన్నట్లేనని అంగీకరిస్తే కలలో కనిపించిన నిధి కూడా ఆ సమయంలో సత్యమే అని అంగీకరించు. అలా అంగీకరిస్తే ఆ నిధి అక్కడికి ఎలా వచ్చింది, మళ్లీ ఎక్కడికి పోయింది వగైరా ప్రశ్నలకు సమాధానం దొరకదు. కనుక ఆ నిధి ఆ సమయంలో కూడా సత్యమని అంగీకరించటం సాధ్యం కాదు. కనిపించినంత మాత్రాన సత్యం కానక్కరలేదని అంగీకరించేటట్లయితే కొంతకాలం కనిపించి తరువాత కనిపించకుండా పోయే ఏ వస్తువైనా సరే అసత్యమే, లేనిదే. కనిపిస్తూ ఉండిన సమయంలో కూడా లేనిదే అని అంగీకరించాలి, తప్పదు. అందుకనే భూత భవిష్యద్ వర్తమాన కాలాలు మూడింటిలోనూ అవిచ్ఛిన్నంగా నిలబడి ఉండే వస్తువు మాత్రమే నిజంగా అస్తిత్వం ఉన్న వస్తువు. అదే నిత్యమైన వస్తువు పని వేదాంతశాస్త్రం నిర్వచిస్తోంది. ఏ ఒక్క క్షణంలో అయినా అది లేనిదైతే అది త్రికాలాలలోనూ కూడా పూర్తిగా లేనిదే అని కూడా వేదాంతశాస్త్రం వివరిస్తోంది. ఈ చర్చ ప్రకారం ఆలోచిస్తే పరబ్రహ్మ పదార్థం ఒక్కటే నిజమైన నిత్య వస్తువు. మనకు కలిగే ఊహ కంటే ఈ జగత్తంతా అనిత్యమే అని వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, స్మృతులు మొదలైనవన్నీ ఏకకంఠంగా నిర్ణయించి చెబుతున్నాయి. ఈ జ్ఞానం మనస్సుకు పట్టటమే నిత్యానిత్య వస్తు వివేకం. ఇది సాధన చతుష్టయంలో మొదటి మెట్టు. 2. ఇహాముత్ర ఫలభోగ విరాగం. ఇది 2వ మెట్టు. పేరు పెద్దదే కాని దీని సారాంశం వైరాగ్యం. దేనిపట్ల వైరాగ్యం? ఈ లోకసుఖాల పట్ల, పరలోక సుఖాల పట్ల గూడా వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏమిటి? కోరిక లేకపోవటమే వైరాగ్యం. కోరిక ఎందుకు కలుగుతుంది? ఏదైనా వస్తువుని చూచినప్పుడు కాని, దాన్ని గురించి విన్నప్పుడు కాని, ఇది సత్యమైనది, దీనివల్ల నాకు లాభం కలుగుతుంది అని విశ్వాసం ఏర్పడితే దానిమీద ప్రేమే కలుగుతుంది. సముద్రతీరాన వెండి ముద్ద కనిపించింది. ఎగిరి గంతువేసి దూకబోయాడు. ప్రక్కనున్న ఆప్తుడు చూసి ఎందుకు ఉరుకుతున్నావు అన్నాడు. వెండికోసమని వాడు చెప్పాడు. అది వెండి కాదురా, ముత్యపు చిప్ప ఎండలో అలా మెరుస్తోంది అని ఆప్తుడు చెప్పాడు. వీడు కూడా పరిశీలించి చూశాడు. అది ముత్యపు చిప్పే. కాని వెండిలాగా కనిపిస్తోంది. ఇక వీడికి ఈ వెండి మీద రాగం, కోరిక ఉంటుందా? ఉండదు. ఇందువల్ల కనిపించకనా? కాదు, కనిపిస్తోంది. కనిపించినా అది అసత్యమని అర్థమైంది. కనుక ఇక దానిమీద కోరిక ఉండదు. ఇదే వైరాగ్యం. ఈ వైరాగ్యానికి కారణమేమిటి? ఆ కనిపిస్తూ ఉన్న వెండి నిజం కాదని జ్ఞానం కలగటమే. ఐసర్వ్ ముప్పే. మరో అంశం కూడా ఉంది. ఒక మంచి కుర్రవాడు వచ్చి నీకో మామిడి పండు ఇవ్వజూపాడు. నువ్వు అంగీకరించి తీసుకోబోతున్నావు. ఇంతలో ఆ మామిడి పండులో బాంబు ఉందని, నీ శత్రువులు ఆ కుర్రవాడికి ఇచ్చి పంపారని ఫోను వచ్చింది. ఇక నీకు ఆ పిల్లవాడు కాని మామిడి పండు కాని ప్రియమైనవి అవుతాయా? కానే కావు. ఆ మామిడి పండు తీయగా ఉంటుంది, అది మంచి రుచిని కలిగిస్తుంది అని భావించినంతకాలం దానిమీద ప్రేమ ఉంటుంది. దానివల్ల సుఖం రాదని, పైగా ప్రమాదం వస్తుందని తెలిసినప్పుడు ఇక ప్రేమ ఉండదు. ఇదే వైరాగ్యం. ఈ వైరాగ్యానికి కారణమేమిటి? వస్తువు వల్ల లాభం రాదని తెలియటమే. ఈ దృశ్య ప్రపంచంలో కనిపించే వస్తువులు, వాటివల్ల కలిగే భోగాలు అన్నీ కూడా ఆ వెండిలాగానే అసత్యాలని, ఈ మామిడి పండులాగానే ప్రమాదకరాలని మనకు జ్ఞానం కలిగినప్పుడు నిజమైన వైరాగ్యం కలుగుతుంది. ఫలభోగాలు రెండు రకాలు. ఒకటి ఇహలోక ఫలభోగాలు, రెండు పరలోక అముత్ర ఫలభోగాలు. ఈ లోకంలో వచ్చే ఫలాలు, వాటి భోగాలు కూడా మనం చేసే కృషిని బట్టి లభిస్తాయి. బాగా శ్రమించి పొలం మీద పనిచేస్తే ఎక్కువ బస్తాల ధాన్యం వస్తుంది. వచ్చిన ఈ ఫలం కొన్నాళ్లు అనుభవించేసరికి అయిపోతుంది. మళ్లీ శ్రమించి సంపాదించుకోవాలి. పరలోక సుఖాలు కూడా మనం శ్రమించి సంపాదించుకునే పుణ్యఫలాల మీద ఆధారపడి ఉంటాయి. బాగా శ్రమిస్తే స్వర్గలోక ఫలితాలు అందుతాయి. ఇంకా శ్రమిస్తే బ్రహ్మలోక, వైకుంఠ, కైలాసాది ఫలితాలు లభిస్తాయి. ఇవి కూడా ధాన్యపు బస్తాలలాగానే మన శ్రమకు ఫలితాలే కనుక అనుభవించగా అనుభవించగా ఒకనాటికి అయిపోక తప్పదు. ధాన్యపు బస్తాల విషయంలో అయితే అవి ఉండగానే ఒక ప్రక్క కొంచెం అనుభవిస్తూ మరొక ప్రక్క కొంచెం శ్రమిస్తూ ప్రోగు చేసుకునేందుకు వీలు ఉంది. పరలోక ఫలాల విషయంలో ఈ వీలు లేదు. ఆ పుణ్యాలను అనుభవించే కాలంలో మళ్లీ పుణ్యాలను చేసుకునే వీలు లేదు. కనుక పూర్తిగా అనుభవించేసి దివాళి తీసి భూమికి వచ్చి మళ్లీ పుణ్యం కోసం ప్రయత్నించవలసిందే. అందువల్ల ఈ పరలోక ఫలాలు ఆశాశ్వతాలు మాత్రమే కాక మనకు మరింత చిక్కులు తెచ్చిపెట్టే స్వభావం కలవి. ఈ జ్ఞానం కలిగిన నాడు ఇహలోక సుఖాల మీద, పరలోక సుఖాల మీద కూడా విరక్తి పుట్టుకొస్తుంది. ఎంత తీవ్రంగా పుట్టాలంటే నీకు బ్రహ్మ పదవి ఇస్తారయ్యా అంటే కుక్కవాంతిని చూసినట్లు అసహించుకుని అవతలకు పోవాలి. కడుపు బాగా నిండినప్పుడు లడ్డు వద్దని పక్కన పెట్టడం వైరాగ్యం కాదు. పైన చెప్పినట్టుగా తీవ్రమైన ఇచ్చారాహిత్యం కలగటమే నిజమైన వైరాగ్యం. ఇదే ఇహాముత్ర ఫలభోగ విరాగం. మూడు సమదమాది షట్క సంపత్తి. అలాగే సమము మొదలైన ఆరు అంశములను కలిగి ఉండుట. అవి ఒకటి, సమము రెండు, దమము మూడు, ఉపరతి. ఐసర్వ్ ముప్పే ఒక్క. నాలుగు తితిక్ష, ఐదు శ్రద్ధ, ఆరు సమాధానములు. ఇవి సిద్ధించటమే సమాధి షట్క సంపత్తి. దీనినే సమదమాది షట్క సంపత్తి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆరు అంశాలను విడివిడిగా తెలుసుకుందాం. ఒకటి సమము. సమము అనగా అంతరింద్రియ నిగ్రహం. అంతరింద్రియం అంటే మనస్సు. మనస్సులోకి పూర్వజన్మ వాసన వల్ల అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనస్తత్వశాస్త్ర ప్రకారం ఈ మనస్సుకు మంచి చెడ్డలతో పనిలేదు. అన్ని రకాల ఊహలను చేస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనా ప్రవాహాన్ని మనోబలంచేతనే అరికట్టడం పేరు శమం. పూర్వజన్మ వాసన వల్ల వచ్చే ఆలోచనా పరంపరను నిర్లక్ష్యం చేసి తను భావించదలుచుకున్న మంచి విషయానికి సంబంధించిన భావనా పరంపరనే నిలబెట్టుకోవటమే శమమని తాత్పర్యం. మనోబలం తీవ్రంగా ఉన్నవారు సంకల్పబలంచేతనే దీనిని సాధించవచ్చును. ఇతరులు దమం ద్వారా దీనిని సాధించాలి. రెండు దమము. దమమంటే బహిరింద్రియ నిగ్రహం. బహిరింద్రియాలు 10, వాటిలో జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. పూర్వజన్మ వాసన వల్ల మనసులోకి కోరికలు ప్రవేశించినప్పుడు బాహ్యేంద్రియాలు ఆయా కోరికలు తీర్చుకునే పనులను ప్రారంభిస్తాయి. వీటిలో చెడు పనులేవో శాస్త్రం ద్వారా తెలుసుకొని మనసు వాటిని కోరుతున్నా సరే ఇంద్రియాలు ఆ పనిని చేయకుండా నిరోధించటమే దమము. ఈ నిరోధం కూడా మనోబలం ద్వారానే జరగాలి. అయితే మనస్సులోని సంకల్పాలను సరాసరి నిగ్రహించేదానికన్నా బయట ఇంద్రియాలను నిగ్రహించటానికి తక్కువ మనోబలం సరిపోతుంది. సరైన శ్రద్ధతో దమాన్ని అభ్యాసం చేస్తే మనోబలం పెరిగి సమం సులభంగా సిద్ధిస్తుంది. అలా కాక వంచన కోసమో దాంభికం కోసమో దమాన్ని అభ్యసిస్తే సమయం చూసుకుని మనసులోని సంకల్పాలు పెట్రేగి సమం పూర్తిగా దూరమై దమం కూడా ధ్వంసమైపోతుంది. కనుక దమాన్ని నిజాయితీతో శ్రద్ధా విశ్వాసాలతో సాధన చేయటం చాలావసరం. 3. ఉపరతి. ఉపరతి అంటే విరమించుకోవటం. లోకంలో శబ్దాలు రూపాలు మొదలైనవి మనసును ఆకర్షించి బంధిస్తూ ఉంటాయి. ఆ కనిపించే వస్తువులలో ఏదో గొప్పదనం ఉందని విశ్వాసం కలగడం వల్ల వాటి ఆకర్షణలో పడతాం మనం. వివేకజ్ఞానం వల్ల వాటిలో మనమనుకున్న గొప్పదనం లేకపోగా అవి శాశ్వతాలు కావని, పైగా వాటి అనుభవం వల్ల చివరిలో మనకు దుఃఖమే కలుగుతుందని, ఈ రకంగా వాటిలో గల దోషాన్ని దర్శించటం అభ్యాసం చేసుకున్న కొద్దీ వాటికి గల ఆకర్షణ శక్తి సన్నగిల్లి ఇంద్రియాలు వాటివైపు పరిగెత్తటం విరమించుకుంటాయి. ఇలా విరమించుకోవటమే ఉపరతి. వివేకం వల్ల కలిగిన ఉపరతి ద్వారా దమాన్ని సాధించినప్పుడు అది సమానికి దారితీస్తుంది. అలా కాక భయం వల్ల కాని కాసేపు దీని నిగ్రహించుకుంటే గొప్ప లాభం వస్తుందని కాని దమాన్ని సాధించినట్లయితే అది మొదటికే మోసాన్ని తెస్తుంది. ఉదాహరణకు పట్టుబడితే తంతారని భయపడి దొంగతనం ఆయసర్ 32. మానినవాడు దుర్బలుల దగ్గర దొంగతనం చేయనే చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షం కావాలని గొప్ప ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసిన రాక్షసులు వరాలు పొందాక ఘోరంగా వ్యవహరించారు. కనుక వివేకం ద్వారా అపరతిని, దాని ద్వారా దమాన్ని సాధించినప్పుడే సత్ఫలితం లభిస్తుంది. 4. తితిక్ష. తితిక్ష అంటే సహనం. దుహఖాలు శీతోష్ణది వైషమ్యాలు వచ్చినప్పుడు వాటికి తగిన ప్రతిక్రియను చేయాలని కోరుకోవటం జీవులకు సహజం. ఈ కోరికతోనే మానవులు పాపాలు కూడా చేస్తారు. ఎన్ని చేసినా పూర్వకర్మ ఫలం అనుభవించక తప్పదని, ఈనాటి దుహఖానికి వెనుకటి తన తప్పులే కారణమని వివేకం కలిగినవాడు అన్యాయమైన మార్గాల ద్వారా తన దుహఖాలను పోగొట్టుకోవాలని చూడడు. ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ దృశ్య ప్రపంచం అనిత్యమని, అల్పమని, అసత్యమని గ్రహించినవాడు ఈ లోకంలో లభించే సుఖాలలాగానే దుహఖాలు కూడా నిస్సారమని గ్రహిస్తాడు. వాడు ఇంద్రియ సుఖాలను సంపాదించాలనే ప్రయత్నం మానినట్లే ఇంద్రియాల వల్ల కలిగే దుహఖాలను పోగొట్టుకోవాలనే ప్రయత్నం కూడా మానుకుంటాడు. ఇదే తితిక్ష. తితిక్ష ఉపరతికి ద్వారంగా పనిచేస్తుంది. 5. శ్రద్ధ. శ్రద్ధ అంటే విశ్వాసం. పైన చెప్పిన 4 అంశాలలోనూ ప్రతిచోటా వివేకం ద్వారా ఆ అంశం లభిస్తున్నట్లు మనకు అర్థమైంది కదా. ఆ వివేకం శాస్త్రవాక్యాల వల్ల కలుగుతుంది. ఆ వాక్యాలను గురువులు వివరిస్తారు. గురువుల పట్ల, శాస్త్రముల పట్ల విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ భావాలు మనకు సరిగా అర్థమవుతాయి, అనుభవంలోకి కూడా వస్తాయి. కనుక పై 4 అంశాలకి మూలమైనది శ్రద్ధ. మనకు విభిన్న అనుభూతులు ఉంటాయి. ఉదాహరణకు ఈ దేహం నాది అని, నేనే ఈ దేహమని 2 అనుభూతులు మనకే ఉన్నాయి. ఈ అనుభూతులను విశ్లేషించి సత్యాన్ని అన్వేషించేటప్పుడు ఒక్కొక్కప్పుడు గురువులు, శాస్త్రాలు మన అనుభవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. కాని వారు చెప్పినట్లు విశ్వసించి పరిశీలిస్తే మన అనుభవాలలో గల తికమకలు తొలగి వారు చెప్పిన నిర్ణయానికే మనము వస్తాము. అప్పుడు సత్యజ్ఞానం కలుగుతుంది. ఇది కలిగే ముందు విశ్లేషణ దశలోనే గురువులు, శాస్త్రాల వాక్యాలను తిరస్కరిస్తే మన తికమక మరింత జటలమే అవుతుంది. కనుక గురుశాస్త్ర వాక్యాలు సత్యాలే, నాకు కలిగే సందేహాలు సరిగా ఆలోచించకపోవటం వల్ల కలుగుతున్నాయి అనే దృఢభావన ఉన్నప్పుడే సత్యజ్ఞానం సిద్ధిస్తుంది. అట్టి దృఢభావన పేరే శ్రద్ధ. ఆరవ సమాధానం. సమాధానం అంటే ఏకాగ్రత లోకల్లో కోరిక, భయము మొదలైన వాటి బలం వల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. ఉదాహరణకు, పరీక్షలు దగ్గరకు వస్తున్న కొద్దీ విద్యార్థికి ఏకాగ్రత పెరుగుతుంది. ఇది సమాధానం కాదు. నా యొక్క మూల స్వరూపం ఏది, ఈ జగత్తు యొక్క మూలతత్వమేది అనే జిజ్ఞాస వల్ల లౌకిక విషయాల పట్ల అశ్రద్ధ ఏర్పడి తత్వవస్తువుపై ప్రీతిపూర్వకమైన ఏకాగ్రత ఏర్పడుతుంది. దీని పేరే సమాధానం. సమాధానం జన్మ సంస్కారం వల్ల తనంత తానుగా మొలకెత్తుతుంది. దీనివల్ల వివేకం పెరుగుతుంది. పెరిగిన వివేకం సమాధానాన్ని మరింత పెంచుతుంది. ఈ రెంటివల్ల శ్రద్ధ పెరుగుతుంది. శ్రద్ధ సమాధానాలు ఆయసర్ 33. తితిక్షను, తితిక్ష ఉపరతిని, ఉపరతి దమాన్ని, దమం శమాన్ని కలిగిస్తాయని మనం గ్రహించాలి. ఈ ఆరు అంశాలు కలిపి సమదమాది షట్క సంపత్తి. ఇది సాధన చతుష్టయంలో మూడవ మెట్టు. నాలుగవ మెట్టు పేరు ముముక్షుత్వం. నాలుగు ముముక్షుత్వము. ముముక్షుత్వము అంటే మోక్షం కావాలనే కోరిక అని వ్యాకరణ ప్రకారం అర్థం. వేదాంతశాస్త్ర పారిభాషికంగా దీనికి మోక్షంపై తీవ్రమైన ఇచ్ఛ అని అర్థం. తీవ్రమైన అంటే ఏమిటి? అర్ధరాత్రి నిద్రిస్తుండగా ఇల్లంటుకుంది అనుకోండి. మెలకువ వచ్చిన యజమాని డబ్బును, పెళ్ళాం పిల్లల్ని తీసుకుని బయటపడాలని ప్రయత్నిస్తాడు. ఇది సాధ్యం కానప్పుడు డబ్బును వదిలి పెళ్ళాం పిల్లల్ని బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. కొంప పూర్తిగా కూలిపోతున్నప్పుడు ఇక లాభం లేదని అన్నీ వదిలేసి, అందర్నీ వదిలేసి తను బయటపడితే చాలని ఆరాటపడతాడు. ఆ సమయంలో వేరే ఏదైనా సంపాదించుకుందామని గాని, నిలబెట్టుకుందామని గాని ఆలోచన ఉండదు. ఈ మంటల్లోంచి తను బయటపడితే చాలని ఆలోచిస్తాడు, ప్రయత్నిస్తాడు. ఇదే తీవ్రేచ్ఛ. ఇదే రీతిగా సంసార తాపాలు పెచ్చు పెరిగినప్పుడు కోరికలన్నీ వదలి పరమాత్మ తాదాత్మ్యాన్ని పొందాలని తీవ్రంగా ఆరాటపడటం పేరు ముముక్షుత్వం లేక ముముక్ష. ముముక్షుత్వం కలగాలంటే ఇతర విషయాల మీద కోరికలు పోవాలని చెప్పుకున్నాం కదా. ఈ ఇతర కోరికలను ఏషణలు అంటారు. వీటిని మూడు రకాలుగా పెద్దలు విభజించారు. ఒకటి దారేషణ, రెండు పుత్రేషణ, మూడు ధనేషణ. వీటినే ఏషణత్రయం అంటారు. దారేషణ అంటే భార్యపై కోరిక. ఇది అన్ని ఇంద్రియాల కోరికలకు సంకేతం. పుత్రేషణ అంటే పిల్లలపై కోరిక. ఇది సమస్త బంధుజన ప్రీతికి సంకేతం. ధనేషణ అంటే డబ్బుపై కోరిక. ఇది అన్ని విధాల ఐశ్వర్య, అధికార, కీర్తులపై కోరికకు సంకేతం. ఏషణత్రయాన్ని పరిత్యజించి భగవన్, నాకీ సంసారబంధం నుంచి ముక్తి, విడుదల ఎలా వస్తుంది, ఎప్పటికి వస్తుంది, అరాటపడటం పేరే ముముక్షుత్వం. ఇది ఉన్నవారికే ఆత్మవిద్యలో ప్రవేశించేందుకు అర్హత ఉంటుంది. మూడవ మెట్టుగా చెప్పుకున్న సమదమాది షట్క సంపత్తికి ఫలితంగా మానవులలో ముముక్షుత్వం పరిపాక దశకు చేరుకుంటుంది. ఇప్పటివరకు ఆత్మవిద్యలో అడుగు పెట్టడానికి గల యోగ్యతను కలిగించే నాలుగు మెట్లను, సాధన చతుష్టయాన్ని గూర్చి చెప్పుకున్నా. ఈ నాలుగు మెట్లకు గల పరస్పర సంబంధాన్ని కూడా అక్కడక్కడా ప్రస్తావించుకున్నాం. స్పష్టత కోసం ఆ సంబంధాన్ని మరోసారి చర్చించుకుందాం. మొదటి మెట్టు నిత్యానిత్య వస్తు వివేకం. ఇది పాండిత్యం గలవారికి గ్రంథ పరిచయం వల్ల తేలికగా లభిస్తూనే ఉంటుంది. కాని వారిలో చాలామందికి దీనివల్ల కేవలం నిత్యానిత్య వస్తు వివేకం చాలదని, దీనికి తోడుగా ఇహాముత్ర ఫలభోగ విరాగం ఉండి తీరాలని రెంటవ మెట్టు చెప్పబడింది. కొంత తపస్సాధన చేసిన వారికి పై రెండు ఉంటాయి, కాని ఏదో సందర్భంలో కోపతాపాదులు కొమ్ము విసురుతూనే ఉంటాయి. ఆయసర్ 34. మహర్షుల కథల్లో ఇలాంటి ఘట్టాలనేకం చూశాం మనం. ఈ దశ కూడా దాటాలి. అందుకే సమదమాది షట్క సంపత్తి అనే మూడో మెట్టు ఏర్పడింది. పై మూడు మెట్లు ఉంటే చాలా మటుకు యోగ్యత లభించినట్లే. కాని ఈ దశలో కూడా కొందరు ఆలోచనా రాహిత్యంలో పడి తత్వచింతనకు దూరమయ్యే అవకాశం ఉంది. అందుకోసం ముముక్షుత్వమనే నాలుగవ మెట్టును కూడా స్వీకరించడం జరిగింది. శ్రీరామ, సాధకుడు నిరంతర పుషప్రయత్నంతో ఈ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించాలి. సాధన సంపత్తిని గూర్చి ఇలా వర్ణించి చెప్పేసరికి కొంతమందికి గండె గుభేలు మంటుంది. ఇంత పని మావల్ల అవుతుందా అనిపిస్తుంది. కాని ఉపాయం తెలిసినవాడికి ఈ సాధన సంపత్తిని సాధించడం ఏమీ కష్టమైన పని కాదు. ఉపాయాన్ని పట్టుకోవాలి, అది ముఖ్యం. రత్నాల పరీక్షకుడు నానాజాతుల రాళ్లను కలిపి వాడి ముందు పోసినా సరే జాతి రత్నాన్ని ఇట్టే పసిగట్టేస్తాడు. ఎందుకంటే ఆ ఉపాయం వాడికి పట్టుబడ్డది. అలాగే సాధన చతుష్టయ సంపత్తి కావాలి అనుకునేవాడు కూడా దానికి తగిన ఉపాయాన్ని పట్టుకోవాలి.